పద్మలోచని పద్మహస్తౌ పద్మిని పద్మగంధిని పద్మసుందరి పద్మనాభుని రాణిని చరణములే పద్మాలు మాకు శరణ్యాలు మారాగ యోగాలు వందనాలు దిగ్గజములు నిను దిక్కుగా తలచి ప్రక్కన నిలచి ప్రణతులు చేసి శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ ప్రణతులు చేసి శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ తూపు చలువను కోరగా మంచి మాటల స్వర్ణమాలలు పాటలై నిను వేడగా కళకళగా మా కలలే పండించే జనని కళకళలా పదములలో విచ్చేయవి తల్లి ఆహ్వానమందించే మా గృహాలు నీ స్వామితో రావే అంతే చాలు దిగ్గజములు నిను దిక్కుగా తలచి ప్రక్కన నిలచి ప్రణతులు చేసి అమృతధారల అభిషేకించగ కొలువు తీరిన శ్రీ గజలక్ష్మి శ్రీ గజలక్ష్మీ